విడియం ఇదేనా ఇదేనా తెలియ కానుక ఈ మౌనం ఈ విడియం ఇదేలే ఇదేలే మగువ కానుక ఈ మౌనం ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక ఇదేనా తెలియ కానుక ఈ మౌనం మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక కనులు కలసి అనువదించు ప్రణయ భావ గీతిక ఈ మౌనం ఈ విడియం ఇదేలే ఇదేలే మగువ కానుక ఈ మౌనం ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక ఎంత ఎంత ఎడమైతే ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక ఈ మౌనం ఈ విడియం ఇదేనా తెలియ కానుక ఈ మౌనం ఈ విడియం ఇదే